యోగవాసిష్ఠ హృదయము నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధము 1. ప్రవేశిక. పూర్వార్ధం చివరిలో శ్రీరాముడికి సమాధి స్థితి కలిగిందని చెప్పారు. దాని ద్వారా ఉత్తమాధికారికి శ్రవణ మననాల ఆవృత్తి పరిపాకం వల్లనే ఆత్మసాక్షాత్కారం లభిస్తుందని, బ్రహ్మసమాధి సిద్ధిస్తుందని చెప్పినట్లయింది. అలాంటి సిద్ధిని అందుకున్న వ్యక్తి మళ్లీ ఈ ప్రపంచంలోకి వస్తాడా రాడా? వస్తే వాడి చిత్తం పరబ్రహ్మ నుంచి చెదిరిపోతుందా? ఒకవేళ చెదిరిపోతే ఆ చిత్రాన్ని వ్యుత్థాన దశలో కూడా పరబ్రహ్మలో సుస్థిరంగా నిలబెట్టడం ఎలాగా అనే ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి. ఈ ప్రశ్నలకు అవకాశం ఎందుకు వచ్చిందంటే, శ్రీరాముడు సమాధిలోకి ప్రవేశించగానే విశ్వామిత్రాది మహర్షులు ఒక పక్క సంతోషపడుతూనే మరోపక్క శ్రీరాముడి సమాధిలోంచి బయటికి తీసుకురమ్మని వశిష్ఠుణ్ణి ప్రార్థించారు. శ్రీరాముడికి కలిగిన బ్రహ్మజ్ఞానం చెడిపోవాలని వాళ్ల ఉద్దేశ్యమా? లేక సమాధిలోంచి బయటికి వచ్చినా బ్రహ్మజ్ఞానంలో విశ్రాంతి చెంది ఉండవచ్చునని వాళ్ల ఉద్దేశ్యమా? ఈ విషయం తేలాలి. ఈ విషయాలను విస్తృతంగా వివరించేందుకోసమే వాల్మీకి మహర్షి ఈ ఉత్తరార్ధాన్ని చేపట్టబోతున్నాడు. అయితే ఈ విషయాలు ఇంతకు ముందు బొత్తిగా ముట్టుకోనివి కావు. అయినా వాటి ప్రతిపాదన రీతిలోనూ నిరూపణ రీతిలోనూ భేదం ఉంది. సమాధి అందని సాధకులను దృష్టిలో పెట్టుకొని పూర్వపు ప్రతిపాదనలు జరిగాయి. ఇక ముందు అవే విషయాలను సమాధి సిద్ధుడి దృష్టికోణం నుంచి వివరించబోతున్నారు. అందుకే రాబోయే సర్గలలో చాలా చోట్ల పూర్వపు శ్లోకాలను యథాతథంగా దింపాడు వాల్మీకి మహర్షి. అలా దింపినా నిరూపణ ప్రక్రియలో నూతన మార్గాలను అవలంబించాడు. అదీగాక ఉత్పత్తి ప్రకరణం దగ్గరనుంచి ఇప్పటిదాకా తను ప్రస్తావించిన కొన్ని కథలలోని మర్మాలను ఇక్కడ తవ్వుకొచ్చి మరీ వివరించబోతున్నాడు. కనుకనే ఈ ఉత్తరార్ధ భాగానికి పునరుక్తి దోషం పట్టడం లేదు. ఈ భాగంలో వాల్మీకి మహర్షి కథలను తగ్గించి సాంకేతిక శాస్త్ర చర్చలనే కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాడు. అందువల్ల ఈ చర్చలు ఒకింత శాస్త్రభాగ భరితంగా సాగుతూ ఉంటాయి. అయినప్పటికీ వీలైనంత సులభంగా వాటిని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వార్ధం చివరిలో 126వ సర్గలో శ్రీరామ వశిష్ఠ సంవాదం ముగిసింది. ఆ తరువాత మరో 2 సర్గలపాటు వాల్మీకి భరద్వాజుల సంవాదం నడిచింది. ఈ సంవాద ప్రారంభంలో భరద్వాజుడు శ్రీరాముడికి ప్రశ్నలేమైనా మిగిలినాయా అని అడిగాడు. సమాధిలో ఉన్నప్పుడు ప్రశ్నలుండవు, దాంట్లోంచి బయటికి వస్తే ప్రశ్నలు మళ్లీ మొలకెత్తే సావకాశం ఉంది. శ్రీరాముడి విషయంలో అదే జరిగింది. ఆయన సమాధిలోకి వెళ్లబోయే ముందు వశిష్ఠ మహర్షి ఏమన్నాడంటే, అహం అమేతి సంవిదన్ నా దోహకతో విముచ్యతే ఆయసర్వ్ అసంవిదన్ విముచ్యతే యదీప్సితం సమాచర నీ పూడొట్స 126 స్లో 102. రామ, నేను నాది అనే ఆలోచనలున్నంత కాలము దోహకం పోదు. అవి పోతే దోహకం పోతుంది, ముక్తి లభిస్తుంది. నీకు ఏది కావాలంటే అదే చేసుకో అన్నాడు. సమాధిలోంచి బయటికి రాగానే శ్రీరాముడు దీనిమీదే ప్రశ్న వేస్తున్నాడు. శ్రీరాముడు, గురుదేవా, మీరు సంవేదనాన్నే వదిలిపెట్టేయాలంటున్నారు? అంటే నేను నాది అనే కల్పనలను వదిలిపెట్టేయాలంటున్నారు? ఈ దేహేంద్రియాదులన్నీ ఆధారపడి ఉన్నది ఆ కల్పనలమీదే. అలాంటి కల్పనలను పూర్తిగా నిర్మూలిస్తే దేహేంద్రియ ప్రాణాదులకు ఆధారమే లేకుండా పోయి అవన్నీ ఒకేసారి కూలిపోతాయి. అంటే ఆ సాధకుడు మరణిస్తాడు. కాని మీయేమో సంవేదనా పరిత్యాగం వల్ల ముక్తి లభిస్తుందంటున్నారు. మనిషి జీవించి ఉంటే గదా ముక్తి లభించేది. ముక్తి లభించాలంటే మరణించి తీరవలసిందేనా? గమనిక ఇంచుమించు ఇదే ప్రశ్నను శ్రీరాముడు ఉపశమ ప్రకరణంలో 16వ సర్గలో వేశాడు. అక్కడ వాసన పరిత్యాగం 2 రకాలుగా ఉంటుందని, 1 ధ్యేయవాసన పరిత్యాగం, 2 జ్ఞేయవాసన పరిత్యాగం అని. అందులో జ్ఞేయవాసన పరిత్యాగం వల్ల విదేహముక్తి లభిస్తుందని, ధ్యేయవాసనాత్యాగం వల్ల జీవన్ముక్తి లభిస్తుందని చెప్పాడు. మళ్లీ అదే ప్రకరణంలో 90వ సర్గలో మనోనాశనాన్ని సరూప మనోనాశనమని, అరూప మనోనాశనమని, రెండుగా విభాగం చేసి అరూప మనోనాశనం వల్ల విదేహముక్తి లభిస్తుందని, సరూప మనోనాశనం వల్ల జీవన్ముక్తి లభిస్తుందని చెప్పారు. మళ్లీ ఇదే ప్రశ్నను నిర్వాణ ప్రకరణంలోని పూర్వార్ధంలో 111వ సర్గలో కచ సాధన వర్ణన సందర్భంలో తెచ్చి చాలా సంగ్రహంగానే ఆ చర్చను ముగించారు. ఈ ప్రశ్న ఇన్నిసార్లు పునరుక్తి కావటానికి గల కారణాలను అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఉత్తరార్ధంలో ఇదే ప్రశ్నకు మరో దారిలో సమాధానం చెప్పబోతున్నారు.